297 హ్రీంకార్హమ వద్గంగా సం భాభా హ్రీంకార్హిమవద్గంగా హిమాని అస్మిన్ సంతితి హిమవాన్ శీతల పర్వతరాజః హ్రీంకారస్య అమృతాదిసాధకతయా శీతలతా బోధ్యా తస్మాత్ గంగేవ పానని సర్వపురుషార్థప్రదా మంత్రదేవతాత్మనా అభివ్యక్తేత్యర్థః లలితా త్రిసతి భాష్యం ఆం వి హిమఖండములు దీనియందున్నవిగాన శీతల పర్వతరాజమైన హిమవత్పర్వతం అనబడును. అమృత నాధకముగా హ్రీంకారము శీతలత్వబోధకము. అందువలన పరదేవత పర్వతరాజము నుండి బయల్దేరిన గంగవలె పావనిగా సర్వపురుషార్థ ప్రదాయనిగా మంత్రదేవతాత్మగా అభివ్యక్తమైనదిగాన హ్రీంకార హమవద్దంగా యని స్తుతింపబడుచున్నది